పృష్టాని పృష్టాని సువర్గం సువర్గం పృష్టాని పృష్టాని సువర్గం భవంతి సువర్గకో సువర్గం భవంతి భవంతి సువర్గమేవైవ సువర్గం భవంతి భవంతి సువర్గమేవ సువర్గమేవైవ సువర్గకో సువర్గమేవ తైస్తైరేవ సువర్గకో సువర్గమేవ తైః సువర్గమిది సువాగం హేవతైస్తైరేవైవ తైర్లోకం లోకం తైరేవైవ తైర్లోకం తైర్లోకం లోకం తైస్తైర్లోకం యజమానా యజమానా లోకం తైస్తైర్లోకం యజమానా లోకం యజమానా యజమానా లోకం లోకం యజమానాయంతయంతి యజమానా లోకం లోకం యజమానాయంతి యజమానాయంతయంతి యజమానా యజమానాయంతి పరైః పరైర్యంత యజమానా యజమానాయంతి పరైః యంత్రిపరైః పరైర్యంతయంతి పరైరవస్థాదవస్థాత్ పరైర్యంత యంత్రి పరైరవస్థాత్ పరైరవస్థాదవస్థాత్ పరైః పరైరవస్థాత్ పరివర్యవస్థాత్ పరైః పరైరవస్థాత్ పరి అవస్థాత్పరి పర్యవస్థాదవస్థాత్ పరిగృహంది గృహంది పర్యవస్థాదవస్థాత్ పరిగృహంది పరిగృహంది గృహంది పరి పరిగృహంది నివాకీర్త్యేన నివాకీర్త్యేన గృహంది పరి పరిగృహంది నివాకీర్త్యేన గృహంది నివాకీర్త్యేన నివాకీర్త్యేన గృహంది గృహంది నివాకీర్త్యేన సువర్గే సువర్గే నివాకీర్త్యేన గృహంది గృహంది నివాకీర్త్యేన సువర్గే దివాకీర్త్యేన సువర్గే సువర్గే దివాకీర్త్యేన దివాకీర్త్యేన సువర్గే లోకే లోకే సువర్గే దివాకీర్త్యేన దివాకీర్త్యేన సువర్గే లోకే దివాకీర్త్యేనేతి దివాకీర్త్యేన సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి ప్రతి లోకే సువర్గే సువర్గే లోకే ప్రతి సువర్గ ఇది సువహే లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్టంతి నిష్టంతి ప్రతి లోకే లోకే ప్రతిష్టంతి ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది పరైః పరైర్తిష్టంది ప్రతి ప్రతిష్టంది పరైః తిష్టంది పరైః పరైర్తిష్టంది నిష్టంది పరైః పరస్తాత్ పరస్తాత్ పరైర్తిష్టంది నిష్టంది పరైః పరస్తాత్ పరైః పరస్తాత్ పరస్తాత్ పరైః పరైః పరస్తాత్ పరివరి పరస్తాత్ పరైః పరైః పరస్తాత్ పరి పరస్తాత్పరి పరి పరస్తాత్ పరస్తాత్పరి గృహంది గృహంది పరి పరస్తాత్ పరస్తాత్పరి గృహంది పరి గృహంది గృహంది పరి పరి గృహంది పృష్టైః పృష్టైర్గృహంది పరి పరి గృహంది పృష్టైః గృహంది పృష్టైః పృష్టైర్గృహంది గృహంది పృష్టైరుపావరోహంతి పావరోహంతి పృష్టైర్గృహంది గృహంది పృష్టైరుపావరోహంతి పృష్టైరుపావరోహంతి పావరోహంతి పృష్టైః పృష్టైరుపావరోహంతి యజ్జదుపావరోహంతి పృష్టైః పృష్టైరుపావరోహంతి యజ్ ఉపావరోహంది యజ్జదుపావరోహంతి పావరోహంతి యత్పదే పరేజదుపావరోహంతి పావరోహంతి యత్పదే ఉపావరోహంతి ఇత్యుపావరోహంతి యత్పదే పరేజద్యత్పదే పరస్తాత్ పరస్తాత్ పరేజద్యత్పదే పరస్తాత్ పరే పరస్తాత్ పరస్తాత్ పరే పరే పరస్తాన్నన పరస్తాత్ పరే పరే పరస్తాన్న పరస్తాన్నన పరస్తాత్ పరస్తాన్న స్యస్యర్న పరస్తాత్ పరస్తాన్న స్యుః స్వర్గాత్ స్వర్గాల్లోకాల్లోకాత్ స్వర్గాల్లోకాల్లోకాల్ స్వర్గాల్లోకాల్లోకాత్ స్వర్గాత్ స్వర్గాల్లోకాన్యర్గంలోకాత్ స్వర్గాత్ స్వర్గాల్లోకాన్ని స్వర్గాది సువహకాత్ లోకాన్యర్లోకాల్లోకాన్నిష్పద్యేరన్ పద్యేరన్నిర్లోకాల్లోకాన్నిష్పద్యేరన్ నిష్పద్యేరన్ పద్యేరన్నిర్నిష్పద్యేరన్ యద్పద్యేరన్ యద్పద్యేరన్ పద్యేరన్ యదవస్థాదవస్థాద్యుత్పద్యేరన్ పద్యేరన్ యదవస్థాద్ తదవస్థాదవస్థాద్యుదవస్థాన్ననావస్థాద్యుదవస్థాన్న దివాగేత్యం పరస్సామానో భవంతి పరస్సామానో దివాగేత్యం దివాగేత్యం పరస్సామానో భవంతి దివాకీర్త్యమితి దివాకీర్త్యం పరస్సామానోవంతి పరస్సామాన పరస్సామానోవంతి సువర్గే సువర్గే భవంతి పరస్సామాన పరస్సామానోవంతి సువర్గే పరస్సామాన ఇది పర సామాన భవంతి సువర్గే సువర్గే భవంతి సువర్గ ఏవైవ సువర్గే భవంతి సువర్గ ఏవ సువర్గ ఏవైవ సువర్గ ఏవైనానేనాలేవ సువర్గే సువర్గ ఏవైనా సువర్గ ఇది సువర్గే ఏవైనా నేనా నేవైవైనాకే లోకేనాకే లోక ఏనాక ఉభయత ఉభయత లోక ఏనాక ఉభయత లోక ఉభయత ఉభయత లోకే లోక ఉభయత పరివర్యుభయత లోకే లోక ఉభయత పరి ఉభయత పరివర్యుభయత ఉభయత పరిగృహంది గృహంది పరియుభయత ఉభయత పరిగృహంది పరిగృహంది గృహంది పరి పరిగృహంది యజమానా యజమానా గృహంది పరి పరిగృహంది యజమానా గృహంది యజమానా యజమానా గృహంది గృహంది యజమానా వై వై యజమానా గృహంది గృహంది యజమానా వై యజమానా వై వై యజమానా యజమానా వైరివాగేత్యం దివాగేత్యం వై యజమానా యజమానా వైరివాగేత్యం వైరివాగేత్యం దివాగేత్యం వై వైరివాగేత్యమో సంవత్సర సంవత్సరో దివాగేత్యం వై వైరివాగేత్యమో సంవత్సర దివాగేత్యమో సంవత్సర సంవత్సరో దివాగేత్యం దివాగేత్యమో సంవత్సర పరస్సామాన పరస్సామాన సంవత్సరో దివాగేత్యం దివాగేత్యమో సంవత్సర పరస్సామాన దివాకీర్త్యమిది దివాకీర్త్యం సంవత్సర పరస్సామాన పరస్సామాన సంవత్సర సంవత్సర పరస్సామానోభిదోభిత పరస్సామాన సంవత్సర సంవత్సర పరస్సామానోభిత సంవత్సర ఇది సంవత్సర పరస్సామానోభిదోభిత పరస్సామాన పరస్సామానోభితో దివాగేత్యం దివాగేత్యమభిత పరస్సామాన పరస్సామానోభితో దివాగేత్యం పరస్సామాన ఇది పర సామాన అభితో దివాగేత్యం దివాగేత్యమభితో దివాగేత్యం పరస్సామాన పరస్సామానో దివాగేత్యమభితో దివాగేత్యం పరస్సామాన దివాగేత్యం పరస్సామాన పరస్సామానో దివాగేత్యం దివాగేత్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామానో దివాగేత్యం దివాగేత్యం పరస్సామానో భవంతి దివాగేత్యమిది దివాగేత్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి సంవత్సరే సంవత్సరే భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి సంవత్సరే పరస్సామాన ఇది పర సామాన భవంతి సంవత్సరే సంవత్సరే భవంతి భవంతి సంవత్సర ఏవైవ సంవత్సరే భవంతి భవంతి సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవోభయత ఉభయత ఏవ సంవత్సరే సంవత్సర ఏవోభయత సంవత్సర ఇది సంవత్సరే ఏవోభయత ఉభయత ఏవైవోభయత ప్రతి ప్రత్యుభయత ఏవైవోభయత ప్రతి ఉభయత ప్రతి ప్రత్యుభయత ఉభయత ప్రతిష్టంది నిష్టంది ప్రత్యుభయత ఉభయత ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది పృష్టం పృష్టం తిష్టంది ప్రతి ప్రతిష్టంది పృష్టం నిష్టంది పృష్టం పృష్టం తిష్టంది నిష్టంది పృష్టం వై వై పృష్టం తిష్టంది నిష్టంది పృష్టం వై పృష్టం వై వై పృష్టం పృష్టం వైది వాగీర్త్యం దివాగీర్త్యం వై పృష్టం పృష్టం వైది వాగీర్త్యం వైదివాగీర్త్యం దివాగీర్త్యం వై వైదివాగీర్త్యం పార్శ్వే పార్శ్వే దివాగీర్త్యం వై వైదివాగీర్త్యం పార్శ్వే దివాగీర్త్యం పార్శ్వే పార్శ్వే దివాగీర్త్యం దివాగీర్త్యం పార్శ్వే పరస్సామాన పరస్సామాన పార్శ్వే దివాగీర్త్యం దివాగీర్త్యం పార్శ్వే పరస్సామాన దివాగీర్త్యమిది దివాగీర్త్యం పార్శ్వే పరస్సామాన పరస్సామాన పార్శ్వే పార్శ్వే పరస్సామానోభిదోభిద పరస్సామాన పార్శ్వే పార్శ్వే పరస్సామానోభిద పార్శ్వే ఇది పార్శ్వే పరస్సామానోభిదోభిద పరస్సామాన పరస్సామానోభితో దివాగీర్త్యం దివాగీర్త్యమభిద పరస్సామాన పరస్సామానోభితో దివాగీర్త్యం పరస్సామాన ఇది పర సామాన అభితో దివాగీర్త్యం దివాగీర్త్యమభితోభితో దివాగీర్త్యం పరస్సామాన పరస్సామానో దివాగీర్త్యమభితోభితో దివాగీర్త్యం పరస్సామాన దివాగీర్త్యం పరస్సామాన పరస్సామానో దివాగీర్త్యం దివాగీర్త్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామానో దివాగీర్త్యం దివాగీర్త్యం పరస్సామానో భవంతి దివాగీర్త్యమిది దివాగీర్త్యం పరస్సామానో భవంతి భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి పరస్సామాన పరస్సామానో భవంతి తస్మాత్ పరస్సామాన ఇది పర సామాన భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి భవంతి తస్మాదభిదోభిదస్తస్మాత్ భవంతి భవంతి తస్మాదభిద తస్మాదభిదోభిదస్తస్మాత్ తస్మాదభిద పృష్టం పృష్టమభిదస్తస్మాత్ తస్మాదభిద పృష్టం అభిర పృష్టం పృష్టమభిదోభిద పృష్టం పార్శ్వే పార్శ్వే పృష్టమభిదోభిద పృష్టం పార్శ్వే పృష్టం పార్శ్వే పార్శ్వే పృష్టం పృష్టం పార్శ్వే భూయిష్టా భూయిష్టా పార్శ్వే పృష్టం పృష్టం పార్శ్వే భూయిష్టా పార్శ్వే భూయిష్టా భూయిష్టా పార్శ్వే పార్శ్వే భూయిష్టా గ్రహాగ్రహ భూయిష్టా పార్శ్వే పార్శ్వే భూయిష్టా గ్రహాః పార్శ్వే ఇది పార్శ్వే భూయిష్టాగ్రహాగ్రహ భూయిష్టా భూయిష్టాగ్రహ గృహ్యందే గృహ్యందే గ్రహ భూయిష్టా భూయిష్టాగ్రహ గృహ్యందే గ్రహ గృహ్యందే గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే భూయిష్టం భూయిష్టం గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే భూయిష్టం గృహ్యందే భూయిష్టం భూయిష్టం గృహ్యందే గృహ్యందే భూయిష్టకం శక్యతే శక్యతే భూయిష్టం గృహ్యందే గృహ్యందే భూయిష్టకం శక్యతే భూయిష్టకోశస్యతే శక్యతే భూయిష్టం భూయిష్టకోశస్యతే యజ్ఞస్య యజ్ఞస్య శక్యతే భూయిష్టం భూయిష్టకోశస్యతే యజ్ఞస్య శక్యతే యజ్ఞస్య యజ్ఞస్య శక్యతే శక్యతే యజ్ఞస్యైవైవ యజ్ఞస్య శక్యతే శక్యతే యజ్ఞస్యైవ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజ్ఞస్యైవ దత్తదేవ యజ్ఞస్య యజ్ఞస్యైవ దదేవ దత్తదేవైవ తన్మధ్యతో మధ్యతస్తదేవైవ తన్మధ్యతః తన్మధ్యతో మధ్యతస్తత్తన్మధ్యతో గ్రంథిం గ్రంథిం మధ్యతస్తత్తన్మధ్యతో గ్రంథిం అధ్యతో గ్రంథిం గ్రంథిం మధ్యతో మధ్యతో గ్రంథిం గ్రంథంతి గ్రంథంతి గ్రంథిం మధ్యతో మధ్యతో గ్రంథిం గ్రంథంతి గ్రంథిం గ్రంథంతి గ్రంథంతి గ్రంథిం గ్రంథిం గ్రంథంతి విశ్రగుంసాయ విశ్రగుంసాయ గ్రంథంతి గ్రంథిం గ్రంథిం గ్రంథంతి విశ్రగుంసాయ గ్రంథంతి విశ్రగుంసాయ విశ్రగుంసాయ గ్రంథంతి గ్రంథంతి విశ్రగుంసాయ సప్తసత్తా విశ్రగుంసాయ గ్రంథంతి గ్రంథంతి విశ్రగుంసాయ సత్త అవిశ్రగుంసాయ సప్తసత్తా విశ్రగుంసాయ విశ్రగుంసాయ సప్త గృహ్యంతే గృహ్యంతే సత్తా విశ్రగుంసాయ విశ్రగుంసాయ సప్త గృహ్యంతే అవిశ్రగుంసాయేత్యవిశ్రగుంసాయ సప్త గృహ్యంతే గృహ్యంతే సప్త సప్త గృహ్యంతే సప్త సప్త గృహ్యంతే సప్త సప్త గృహ్యంతే సత్త గృహ్యంతే సప్త సప్త గృహ్యంతే గృహ్యంతే సత్త వై వై సప్త గృహ్యంతే గృహ్యంతే సత్త వై సప్త వై వై సప్త సప్త వై శీర్షణ్యా శీర్షణ్యా వై సప్త సప్త వై శీర్షణ్యా వైశీర్షణ్యా శీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణా ప్రాణా శీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణా శీర్షణ్యా ప్రాణా ప్రాణా శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణా శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణా ప్రాణాన్ ప్రాణా ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణా ప్రాణా ప్రాణాదేవ ప్రాణాన్ ప్రాణా ప్రాణా ప్రాణాదేవ ప్రాణా ఇది ప్రాణా ప్రాణాదేవ ప్రాణాన్ ప్రాణాదేవ యజమానేషు యజమానేష్వేవ ప్రాణాన్ ప్రాణాదేవ యజమానేషు ప్రాణాది ప్రాణాన్ ఏ యజమానేషు యజమానేష్వేవ యజమానేషు దధతి దధతి యజమానేష్వేవ యజమానేషు దధతి యజమానేషు దధతి దధతి యజమానేషు యజమానేషు దధతి యజ్జద్దధతి యజమానేషు యజమానేషు దధతి యత్ దధతి యజ్జద్దధతి దధతి యత్పరాచీనాని పరాచీనాని యద్దధతి దధతి యత్పరాచీనాని యత్పరాచీనాని పరాచీనాని యద్యత్పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని యద్యత్పరాచీనాని పృష్టాని పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాని భవంతి భవంతి పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాని భవంతి పృష్టాని భవంతి భవంతి పృష్టాని పృష్టాని భవంత్యముమం భవంతి పృష్టాని పృష్టాని భవంత్యముం భవంత్యముమం భవంతి భవంత్యముమేవైవామం భవంతి భవంత్యముమేవ అముమేవైవామమేవతైస్తైరేవామమేవతై దేవతైస్తైరేవైవతైర్లోకంతైరేవైవతైర్లోకం తైర్లోకంలోకంతైస్తైర్లోకమభ్యారోహంత్యభ్యారోహంతిలోకంతైస్తైర్లోకమభ్యారోహంతి లోకమభ్యారోహంత్యభ్యారోహంతిలోకంలోకం అభ్యారోహంతి యద్యభ్యారోహంతిలోకంలోకమభ్యారోహంతి అభ్యారోహంతిభ్యారోహంత్యభ్యారోహంతిమమ్యభ్యారోహంత్యభ్యారోహంతిమం అభ్యారోహంతేత్యభిరోహంతిమయ్యమల్లోకంలోకమిమయ్యమల్లోకం జనల్లోకంలోకమిమమిమల్లోకన్నోకమిమమిమల్లోకన్నోకన్నోకంలోకన్న ప్రత్యవరోహేయు ప్రత్యవరోహేయుర్న లోకంలోకన్న ప్రత్యవరోహేయు న ప్రత్యవరోహేయు ప్రత్యవరోహేయుర్న ప్రత్యవరోహేయుర్ప్రత్యవరోహేయుర్న ప్రత్యవరోహేయుర్ ప్రత్యవరోహేయుప్రత్యవరోహేయు ప్రత్యవరోహేయుద్వాగోత్ప్రత్యవరోహేయుప్రత్యవరోహేయుద్వా ప్రత్యవరోహేయుది ప్రతి అవరోహేయు ఉద్వాగోరుద్వామాద్యర్వోరుద్వామాద్యయు వామాద్యర్మాద్యర్వామాద్యమానాయమానామాద్యర్వామాద్యర్విజమానా బహుయాజినో ప్రతిష్ఠిత బహుయాజినో ప్రతిష్ఠిత బహుయాజినో ప్రతిష్ఠిత స్యుర్ ప్రతిష్ఠిత బహుయాజినో బహుయాజినో ప్రతిష్ఠిత స్యుర్. బహుయాజిన ఇది బహూయాజిన అప్రతిష్ఠిత్యుర ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యుస్తేర ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యుస్తే అప్రతిష్ఠిత్యుస్తేకవిమోషితరాత్రమేకవిమోషితరాత్రం దేశ్యుస్తేకవిమోషితరాత్రం ఏక విమోషితరాత్రమాధీరన్ ద్వాదశ ద్వాదశాధీరన్నేక విమోషితరాత్రమేక విమోషితరాత్రమాధీరన్ ద్వాదశ ఏకవిమోషితరాత్రమిత్యేకవిమోషితరాత్రం ఆధీరం ద్వాదశ ద్వాదశాధీరన్నాధీరం ద్వాదశ మాసా ద్వాదశాధీరన్నాధీరం ద్వాదశ మాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ పంచ మాసా ద్వాదశ ద్వాదశ మాసా పంచ మాసా పంచ పంచ మాసా మాసా పంచర్తవ రవ పంచ మాసా మాసా పంచర్తవ పంచర్తవ రవ పంచ పంచర్తవస్త్రియ రవ పంచ పంచర్తవస్త్రియ అదవస్త్రయస్త్రియ రవ రవస్త్రియ ఇమ ఇమేత్రియ అదవ రవస్త్రియ ఇమే ప్రియ ఇమ ఇమేత్రయస్త్రియ ఇమే లోకా ఇమేత్రయస్త్రియ ఇమే లోకా ఇమే లోకా ఇమ ఇమే లోకా అసావసౌ లోకా ఇమ ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకా అసావాదిత్య ఏక విమూష ఏక విమూష ఆదిత్య ఏక విమూష ఆదిత్య ఏక విమూష ఏక విమూష ఆదిత్య ఏక విమూష ఏతావంత ఏతావంత ఏక విమూష ఆదిత్య ఏక విమూష ఏతావంత ఏక విమూష ఏతావంత వైవా ఏతావంత ఏక విమూష ఏక విమూష ఏతావంతో వై ఏతావంత ఏక విమూష ఏక విమూష ఏతావంతో వై ఏక విమూష ఇత్యేక విమూష ఏతావంతో వైవా ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా వైదేవలోకా దేవలోకా వై వైదేవలోకా స్తేషు దేవలోకా దేవలోకా స్తేష్వేవైవ దేశు దేవలోకా దేవలోకా స్తేష్వేవ దేవలోకా ఇది దేవ లోకా తేష్వేవైవ దేశు దేశ్వేవ యథా పూర్వం ప్రతి యథా పూర్వం ప్రతి యథాపూర్వం ప్రతిష్టంతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్టం ప్రతిష్ట వినరవ్యరోచత రోచత వినరవ్యరోచత వ్యరోచత రోచత వివ్యరోచత సో రోచత వివ్యరోచత రోచత సో రోచత ప్రజాపతిం ప్రజాపతిగోషల ప్రజాపతిముప ప్రజాపతిగోషల ప్రజాపతిముప ప్రజాపతిముప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత ధావతుప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత్ ప్రజాపతి ఉపాధావత ధావతు గోపాధావత్తస్మై తస్మా అధావతు గోపాధావత్తస్మై అధావత్తస్మై తస్మా అధావతు ధావత్తస్మా ఏతమేతం తస్మా అధావతు ధావత్తస్మా ఏతం తస్మా ఏతమేతందస్మై తస్మా ఏతమేక వికోషతరాత్రమేక వికోషతరాత్రమేతందస్మై తస్మా ఏకమేక వికోషతరాత్రం ఏతమేక వికోషతరాత్రమేక వికోషతరాత్రమేతమేతమేక వికోషతరాత్రం ప్రైక వికోషతరాత్రమేతమేతమేక వికోషతరాత్రం ప్ర ఏక వికోషతరాత్రం ప్రైక వికోషతరాత్రమేక వికోషతరాత్రం ప్రాయచ్చదేచ్చత్రైక వికోషతరాత్రమేక వికోషతరాత్రం ప్రాయచ్చద ఏక వికోషతరాత్రమిత్యేక వికోషతి రాత్రం ప్రాయక్షదయచ్చత్ర ప్రాయచ్ఛత్తంతమయచ్ఛత్ర ప్రాయచ్ఛత్తం అయచ్ఛత్తంతమయచ్ఛదయచ్ఛత్తమాతమయచ్ఛదయచ్ఛత్తమా అమాదంతమాహరదహరదాదంతమాహరద్ ఆహరదహరదాహరత్తేనాహరదాహరత్తేన అహరత్తేన తేనాహరదహరత్తేనాయజతాయజతేనాహరదహరత్తేనాయజత తేనాయజతాయజతేనతేనాయజతరస్తతో యజతేన తేనాయజతరథ అయజతతతస్తతో యజతతతో వై వై తో యజతయజతతో వై తో వై వై తదస్తతో వై సస వై తదస్తతో వై స వై సస వై వైసో రోచత రోచత స వై వైసో రోచత సో రోచత రోచత సో రోచతయే రోచత సో రోచతయే అరోచతయే రోచత రోచతయ ఏమే వయ్యే రోచత రోచతయ ఏం ఏమేమేం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంస ఏక వివింశతిరాత్రమేక వివింశతిరాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస ఏక వివింశతిరాత్రం విద్వాగుంస ఏక వివింశతిరాత్రమేక వివింశతిరాత్రం విద్వాగుంసో విద్వాగుంస ఏక వివింశతిరాత్రమాస ఆస ఏక వివింశతిరాత్రం విద్వాగుంసో విద్వాగుంస ఏక వివింశతిరాత్రమాసతే ఏక వివింశతిరాత్రమాసద ఆసర ఏక వివింశతిరాత్రమేక వివింశతిరాత్రమాసదే రోచంతే రోచంత ఆసర ఏక వివింశతిరాత్రమేక వివింశతిరాత్రమాసదే రోచంతే ఏక వివింశతిరాత్రమిత్యేక వివింశతి రాత్రం ఆసదే రోచంతే రోచంత ఆసద ఆసదే రోచంత ఏవైవ రోచంత ఆసద ఆసదే రోచంత ఏవ రోచంత ఏవైవ రోచంతే రోచంత ఏవైక వివింశతిరాత్ర ఏక వివింశతిరాత్ర ఏవ రోచంతే రోచంత ఏవైక వివింశతిరాత్ర ఏవైక వివింశతిరాత్ర ఏక వివింశతిరాత్ర ఏవైవైక వివింశతిరాత్రో భవతి భవత్యేక వివింశతిరాత్ర ఏవైవైక వివింశతిరాత్రో భవతి ఏక వివింశతిరాత్రో భవతి భవత్యేక వివింశతిరాత్ర ఏక వివింశతిరాత్రో భవతి రుగ్రుగ్భవత్యేక వివింశతిరాత్ర ఏక వివింశతిరాత్రో భవతి రుగ్ ఏక వివింశతిరాత్ర ఇత్యేక వివింశతి రాత్ర భవతి రుగ్రుగ్భవతి భవతి రుగ్వై వైరుగ్భవతి భవతి రుగ్వై ఋగ్వై వైరుగ్రుగ్వా ఏక వివింశ ఏక వివింశో వైరుగ్రుగ్వా ఏక వివింశ ఆ ఏక వివింశ ఏక వివింశో వై వా ఏక వివింశో రుచకోరుచమేక వివింశో వై వా ఏక వివింశోరుచం ఏక వివింశో రుచకోరుచమేక వివింశ ఏక వివింశోరుచమే వై వరుచమేక వివింశ ఏక వివింశోరుచమేవ ఏక వివింశ ఇత్యేక వివింశ రుచమే వై వరుచకోరుచమేవ గచ్చంతి గచ్చంతే వరుచకోరుచమేవ గచ్చంతి ఏవ గచ్చంతి గచ్చంతేవైవ గచ్చంతి సో అసో గచ్చంతేవైవ గచ్చంతి సో గచ్చంతి సో అసో గచ్చంతి గచ్చంతి సో ప్రతిష్టాం ప్రతిష్టామసో గచ్చంతి గచ్చంతి సో ప్రతిష్టాం అసో ప్రతిష్టాం ప్రతిష్టామసో అసో ప్రతిష్టామేవైవ ప్రతిష్టామసో అసో ప్రతిష్టామేవ అసో ఇత్యసో ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవ ప్రతిష్టా ప్రతిష్టైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవ ప్రతిష్టా ప్రతిష్టామితి ప్రతిష్టా ఏవ ప్రతిష్టా ప్రతిష్టైవైవ ప్రతిష్టా హి ప్రతిష్టైవైవ ప్రతిష్టా హి ప్రతిష్టా హి ప్రతిష్టా ప్రతిష్టా హ్యేక వివింశ ఏక వివింశో హి ప్రతిష్టా ప్రతిష్టా హ్యేక వివింశ ప్రతిష్టేతి ప్రతిష్టా హ్యేక వివింశ ఏక వివింశో హిత్యేక వివింశోతి రాత్రావతి రాత్రావేక వివింశో హిత్యేక వివింశోతి రాత్రౌ ఏక వివింశోతి రాత్రావతి రాత్రావేక వివింశ ఏక వివింశోతి రాత్రాలభితోభితోతి రాత్రావేక వివింశ ఏక వివింశోతి రాత్రాలభిత ఏక వివింశ ఇత్యేక వివింశ అతి రాత్రాలభితోభితోతి రాత్రావతి రాత్రాలభితో భవతో భవతోభితోతి రాత్రావతి రాత్రాలభితో భవత అతి రాత్రావిత్యసి రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతో బ్రహ్మవత్సరస్య బ్రహ్మవత్సరస్య భవతోభితోభితో భవతో బ్రహ్మవత్సరస్య భవతో బ్రహ్మవత్సరస్య బ్రహ్మవత్సరస్య భవతో భవతో బ్రహ్మవత్సరస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవత్సరస్య భవతో భవతో బ్రహ్మవత్సరస్య పరిగృహీత్యై బ్రహ్మవత్సరస్య పరిగృహీత్యై పరిగృహీత్యై బ్రహ్మవత్సరస్య బ్రహ్మవత్సరస్య పరిగృహీత్యై బ్రహ్మవత్సరస్యేతి బ్రహ్మవత్సరస్య పరిగృహీత్యాయి పరిగృహీత్యైర్వాంగ్యజ్ఞోర్వాగర్వాంగ్యజ్ఞస్తగుసంయజ్ఞోర్వాగర్వాంగ్యజ్ఞస్తం యజ్ఞస్తగుసంయజ్ఞోయజ్ఞస్సంక్రామతుక్రామతుక్రామతుసగుసంక్రామత్వమష్మాదమష్మాఆక్రామతుసగుసంక్రామత్వమష్మాఆదక్రామత్వమష్మాదమష్మాఆక్రామతుక్రామత్వమష్మాదధ్యధ్యమష్మాఆక్రామతుక్రామత్వమష్మాదధి అమష్మాదధ్యధ్యమష్మాదమష్మాదధిమాం మామధ్యమష్మాదమష్మాదధిమాం అధిమాం మామధ్యధిమామభ్యధిమామధ్యధిమామభి నిర్దేవమిర్వీరం నిర్వీరం నిర్దేవం నిర్దేవం నిర్వీరం కృత్వా కృత్వా నిర్వీరం నిర్దేవం నిర్వీరం కృత్వా నిర్వీరం కృత్వా విష్కంధం విష్కంధం కృత్వా నిర్వీరం నిర్వీరం కృత్వా విష్కంధం విష్కంధం కృత్వా విష్కంధం తస్మిన్ విష్కంధం కృత్వా విష్కంధం తస్మిన్ విష్కంధం తస్మిన్ విష్కంధం తస్మిన్ హీయతాగుహీయతాం తస్మిన్ విష్కంధం విష్కంధం తస్మిన్ హీయతాం నిష్కంధమితి స్కంధం తస్మిన్ హీయతాగో హీయతాన్ తస్మిన్ హీయతాన్ హీయతాన్ హీయతాయో హీయతాగో హీయతాయో ఓస్మానస్మానయో హీయతాగో హీయతాయో ఓస్మాన్ యోస్మానస్మానయో ఓస్మాన్ వేష్టి ద్వేష్యస్మానయో ఓస్మాన్ వేష్టి అస్మాన్ వేష్టి ద్వేష్యస్మానస్మాన్ వేష్టి వేష్టి ద్వేష్టి శరీరం యజ్ఞశమరంగు శరీరకు శరీరం యజ్ఞశమరంగు సీదంకు సీదం యజ్ఞశమరంగు శరీరకు శరీరం యజ్ఞశమరంగు సీదం యజ్ఞశమరంగుసేదంగుసేదంగుసేదంతస్మిగ్గస్తస్మిన్గుసేదంయజ్ఞశమరంయజ్ఞశమరంగుసేదంతస్మిన్నో యజ్ఞశమలమిది యజ్ఞశమలం కుసీలంతస్మిగ్గస్తస్మిన్గుసేదంగుసేదంతస్మిన్ యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ వక్వముప వక్వముపోము వక్వం వక్వముపదే ఉప వక్వం వక్వముపదే ఉపదే న ఉపోముదే హువే హువే న ఉపోముదే హువే దే హువే హువే దేదే హువే సవ సవ హువే దేదే హువే సవ హువే సవ సవ హువే హువే సవాహ మహగుం సవ హువే హువే సవాహం సవాహ మహగుం సవ సవాహం అహమిత్యహం సంతే దేశగు సంతే వృంజే వృంజే దేశగు సంతే వృంజే తే వృంజే వృంజే దేదే వృంజే సుకృతగం సుకృతం వృంజే దేదే వృంజే సుకృతం వృంజే సుకృతగం సుకృతం వృంజే వృంజే సుకృతగం సగంసగం సుకృతం వృంజే వృంజే సుకృతగంసం సుకృతగం సగంసగం సుకృతగం సుకృతగంసం ప్రజా ప్రజాగంసగం సుకృతగం సుకృతగంసం ప్రజా సుకృతమితి సుకృతం సంప్రజా ప్రజాగంసగంసం ప్రజా పశోన్ పశోన్ ప్రజాగంసగంసం ప్రజా పశోన్ ప్రజా పశోన్ పశోన్ ప్రజా ప్రజా పశోన్ ప్రజామిది ప్రజా పశోనిది పశోన్ ప్రైషాంత్ సామిధేనే సామిధేనే ప్రైషాంత్ ప్రైషాంత్ సామిధేనే రాఘారా వాఘారో సామిధేనే ప్రైషాంత్ ప్రైషాంత్ సామిధేనే రాఘారో ప్రైషానిది ప్రాయేషాన్ సామిధేనే రాఘారా వాఘారో సామిధేనే సామిధేనే రాఘారా వాచ్య భాగా వాఘారో సామిధేనే సామిధేనే రాఘారా వాజ్య భాగో సామిధేనేరితి సామిధేనే ఆఘారా వాజ్య భాగా వాజ్య భాగా వాఘారా వాఘారా వాజ్య భాగా వాశ్రుతమాశ్రుతమాజ్య భాగా వాఘారా వాఘారా వాజ్య భాగా వాశ్రుతం ఆఘారా విద్యా ఆఘారో ఆజ్య భాగా వాశ్రుతమాశ్రుతమాజ్య భాగా వాజ్య భాగా వాశ్రుతం ప్రత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశ్రుతమాజ్య భాగా వాజ్య భాగా వాశ్రుతం ప్రత్యాశ్రుతం ఆజ్య భాగా విద్యాజ్య భాగో ఆశ్రుతం ప్రత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశ్రుతమాశ్రుతం ప్రత్యాశ్రుతమా ప్రత్యాశ్రుతమాశ్రుతమాశ్రుతం ప్రత్యాశ్రుతమా ఆశ్రుతమిత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమా ప్రత్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశ్రుణామి శృణామ్యా ప్రశ్యాశ్రుతం ప్రత్యాశ్రుతమాశృణామి ప్రత్యాశ్రుతమిది ప్రతి ఆశ్రుతం ఆశృణామి శృణామ్యాశృణామిదే దే శృణామ్యాశృణామిదే శృణామిదే దే శృణామి శృణామితే ప్రతి ప్రియాజానో యాజాన్ సృష్టకృతజ్ఞ సృష్టకృతం ప్రియాజానో యాజాన్ ప్రియాజానో యాజాన్ సృష్టకృతమిడామిడాకు సృష్టకృతం ప్రియాజానో యాజాన్ ప్రియాజానో యాజాన్ సృష్టకృతమిడాం ప్రియాజానో యాజానిది ప్రియాజా అనుయాజాన్ సృష్టకృతమిడామిడాకు సృష్టకృతజ్ఞ సృష్టకృతమిడామాదిశ ఆశిష ఇడాకు సృష్టకృతజ్ఞ సృష్టకృతమిడామాదిశ సృష్టకృతమిది సృష్టాకృతం ఇడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆ ఆశిష ఆశిష ఆశిష ఆవృంజే వృంజ ఆశిష ఆశిష ఆవృంజే ఆశిష ఇత్యా ఆశిష ఆవృంజే వృంజ ఆవృంజే సువస్వర్ వృంజ ఆవృంజే సువ వృంజే సువస్వర్ వృంజే వృంజే సువ సువరగ్ని సువ అగ్నినేంద్రేణేంద్రేణాగ్నినాగ్నినేంద్రేణ సోమేన సోమేనేంద్రేణాగ్నినాగ్నినేంద్రేణ సోమేన ఇంద్రేణ సోమేన సోమేనేంద్రేణేంద్రేణ సోమేన సరస్వత్యా సరస్వత్యా సోమేనేంద్రేణేంద్రేణ సోమేన సరస్వత్యా సోమేన సరస్వత్యా సరస్వత్యా సోమేన సోమేన సరస్వత్యా విష్ణునా విష్ణునా సరస్వత్యా సోమేన సోమేన సరస్వత్యా విష్ణునా సరస్వత్యా విష్ణునా విష్ణునా సరస్వత్యా సరస్వత్యా విష్ణునా దేవతాభిర్దేవతాభిర్విష్ణునా సరస్వత్యా సరస్వత్యా విష్ణునా దేవతాభి విష్ణునా దేవతాభిర్దేవతాభిర్విష్ణునా విష్ణునా దేవతాభి దేవతాభిరితి దేవతాభి యాజ్యాను వాక్యాభ్యాముపోపయాజ్యాను వాక్యాభ్యాం యాజ్యాను వాక్యాభ్యాముపదే దౌపయాజ్యాను వాక్యాభ్యాం యాజ్యాను వాక్యాభ్యాముపదే యాజ్యాను వాక్యాభ్యామితి యాజ్యానువాక్యాభ్యాం ఉపదే ద ఉపోపదే హువే హువే ద ఉపోపదే హువే దే హువే హువే దే దే హువే సమ సమ హువే దే దే హువే సమ హువే సవ సవ హువే హువే సవాహమహూ సవ హువే హువే సవాహం సవాహమహూ సవ సవాహం యజ్ఞం యజ్ఞమహూ సవ సవాహం యజ్ఞం అహం యజ్ఞం యజ్ఞమహమహం యజ్ఞమా యజ్ఞమహమహం యజ్ఞమా యజ్ఞమా యజ్ఞం యజ్ఞమాదే తద ఆ యజ్ఞం యజ్ఞమాదే ఆదే తద ఆదే తే తే తద ఆదే తే దే తే తే దే తదే దే వషత్కృతం వషత్కృతం దే తదే తదే దే వషత్కృతం హే వషత్కృతం వషత్కృతం దే దే వషత్కృతం వషట్కృతమిది వషడ్ కృతగో శస్త్రగో శస్త్రగ్వస్తుతగో శస్త్రం ప్రతిఘరం ప్రతిఘరగో శస్త్రగ్వస్తుతగ్వస్తుతగో శస్త్రం ప్రతిఘరం శస్త్రం ప్రతిఘరం ప్రతిఘరగో శస్త్రగో శస్త్రం ప్రతిఘరం గ్రహం గ్రహం ప్రతిఘరగో శస్త్రగో శస్త్రం ప్రతిఘరం గ్రహం ప్రతిఘరం గ్రహం గ్రహం ప్రతిఘరం ప్రతిఘరం గ్రహమిడామిడాం గ్రహం ప్రతిఘరం ప్రతిఘరం గ్రహమిడాం ప్రతిఘరమిది ప్రతిఘరం గ్రహమిడామిడాంగ్రహంగ్రహమిడామాశిష ఆశిష ఇడాంగ్రహంగ్రహమిడామాశిష ఇడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆశిష ఇడామిడామాశిష ఆ ఆశిష ఆశిష ఆశిష ఆవృంజే వృంజ ఆశిష ఆశిష ఆవృంజే ఆశిష ఇత్యాశిష ఆవృంజే వృంజ ఆవృంజే సువస్వర్వృంజ ఆవృంజే సువ వృంజే సువస్వర్వృంజే వృంజే సువ సువే సువ పత్నీ సంజాజానుభోప పత్నీ సంజాజాన్ పత్నీ సంజాజానుపదే లఘు పత్నీ సంజాజాన్ పత్నీ సంజాజానుపదే పత్నీ సంజాజానితి పత్నీ సంజాజాన్ ఉపదే ద ఉపోపదే హువే హువే ద ఉపోపదే హువే దే హువే హువే దే దే హువే సవ సవ హువే దే దే హువే సవ హువే సవ సవ హువే హువే సవాహ మహగుం సవ హువే హువే సవాహం సవాహ మహగుం సవ సవాహగుం సమిష్టయజు సమిష్టయజు రహగుం సవ సవాహగుం సమిష్టయజు అహగుంసమిష్టయజు సమిష్టయజురా మహగుంసమిష్టయజురా సమిష్టయజురా మహగుంసమిష్టయజురా సమిష్టయజురా సమిష్టయజు సమిష్టయజురాదే తద ఆ సమిష్టయజు సమిష్టయజురాదే సమిష్టయజురి సమిష్టయజు ఆదే తద ఆదే తవ తవ తద ఆదే తవ సరే తవ తవ దే దే తవ సరే తవ పశోన్ సుతం పశోన్ పశోన్ సుతం పురోణాశాన్ పురోణాశాన్ సుతం పశోన్ పశోన్ సుతం పురోణాశాన్ సుతం పురోడాశాన్ పురోడాశాన్ సుతమో సుతం పురోడాశాన్ సవనాని సవనాని పురోడాశాన్ సుతమో సుతం పురోడాశాన్ సవనాని పురోడాశాన్ సవనాని సవనాని పురోడాశాన్ పురోడాశాన్ సవనాన్యా సవనాని పురోడాశాన్ పురోడాశాన్ సవనాన్యా సవనాన్యా సవనాని సవనాన్యోత సవనాని సవనాన్యోత ఓతోత యజ్ఞం యజ్ఞముతోత యజ్ఞం ఉదయజ్ఞం యజ్ఞముతోత యజ్ఞం యజ్ఞమిది యజ్ఞం దేవాంక్షేంద్రాక్షేంద్రాన్ దేవాన్ దేవాంక్షేంద్రానుపోపసేంద్ర దేవాన్ దేవాంక్షేంద్రానుప క్షేంద్రానుపోపసేంద్రాన్ క్షేంద్రానుపదే ఉపసేంద్రాన్ క్షేంద్రానుపదే క్షేంద్రాని దిశ ఇంద్రాన్ ఉపదేత ఉపోపదే హువే హువేత ఉపోపదే హువే తే హువే హువే దేతే హువే సమ సమ హువే దేతే హువే సమ హువే సమ సమ హువే హువే సమాహమహో సమ హువే హువే సమాహం సవాహమహో సమ సవాహమగ్నిముఖానగ్నిముఖానహో సమ సవాహమగ్నిముఖాన్ అహమగ్నిముఖానగ్నిముఖానహమహమగ్నిముఖాన్ స్వామవత స్వామవతోగ్నిముఖానహమహమగ్నిముఖాన్ స్వామవత అగ్నిముఖాన్ స్వామవత స్వామవతోగ్నిముఖానగ్నిముఖాన్ స్వామవతో యే స్వామవతోగ్నిముఖానగ్నిముఖాన్ స్వామవతో యే అగ్నిముఖానిత్యగ్నిముఖాను స్వామవతో యే స్వామవత స్వామవతో యే స్వామవత స్వామవతో యే చ స్వామవత ఇది సోమవత ఏ చ విశ్వే విశ్వే చ విశ్వే చ విశ్వే విశ్వే చ విశ్వే విశ్వ ఇది విశ్వే భూతం భవ్యం భవ్యం భూతం భూతం భవ్యం భవిష్యత్ భవిష్యత్ భవ్యం భూతం భూతం భవ్యం భవిష్యత్ భవ్యం భవిష్యత్ భవిష్యత్ భవ్యం భవ్యం భవిష్యత్ షట్ భవిష్యత్ భవ్యం భవ్యం భవిష్యత్ షట్ భవిష్యత్ షట్ భవిష్యత్ భవిష్యత్ షట్ స్వాహా స్వాహ భవిష్యత్ భవిష్యత్ షట్ స్వాహ స్వాహ స్వాహ షట్ స్వాహ నమో నమ స్వాహ షట్ స్వాహ నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమ నమ స్వాహ స్వాహ నమ నమ అర్గణ నమ వాన మర్క్సామసామర్ణమోనమర్క్సామర్క్సామయజర్యజస్సామర్గృత్సామయజుః సామయజర్యజస్సామసామయజర్వషడ్వషడ్యజస్సామసామయజర్వషడ్వషడ్వషడ్యజర్యజర్వషడ్స్వాహా స్వాహా నమో నమ స్వాహా స్వాహా నమో గాయత్రీ గాయత్రీ నమ స్వాహా స్వాహ నమో గాయత్రీ నమో గాయత్రీ గాయత్రీ నమో నమో గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ గాయత్రీ నమో నమో గాయత్రీ త్రిష్టుప్ గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ గాయత్రీ గాయత్రీ త్రిష్టుప్ జగదీ జగదీ త్రిష్టుప్ గాయత్రీ గాయత్రీ త్రిష్టుప్ జగదీ త్రిష్టుప్ జగదీ జగదీ త్రిష్టుప్ త్రిష్టుప్ జగదీ వషడ్ జగదీ త్రిష్టుప్ త్రిష్టుప్ జగదీ వషడ్ జగదేవ షట్ష్వాహ స్వాహ వషడ్ జగదే జగదేవ షట్స్వాహ నమో నమ స్వాహ వషట్ స్వాహ నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమ పృథివీ పృథివీ నమ స్వాహ స్వాహ నమ పృథివీ నమ పృథివీ పృథివే నమో నమ పృథివ్యంతరిక్షమంతరిక్షం పృథివే నమో నమ పృథివ్యంతరిక్షం పృథివ్యంతరిక్షమంతరిక్షం పృథివీ పృథివ్యంతరిక్షం జ్యోర్జ్యోరంతరిక్షం పృథివీ పృథివ్యంతరిక్షం జ్యో అంతరిక్షం జ్యోర్జ్యోరంతరిక్షమంతరిక్షం జ్యోర్వషడ్వషడ్జ్యోరంతరిక్షమంతరిక్షం జ్యోర్వషడ్ జ్యోర్వషడ్వషడ్జ్యోర్జ్యోర్వషడ్ స్వాహ స్వాహ వషడ్జ్యోర్జ్యోర్వషడ్ స్వాహ వషడ్ స్వాహ స్వాహ వషడ్వషడ్ స్వాహ నమో నమ స్వాహ వషడ్వషడ్ స్వాహ నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమోగ్నిర్నమ స్వాహ స్వాహ నమోగ్ని నమోగ్నిరగ్నిర్నమో నమోగ్నిర్వాయుర్వాయురగ్నిర్నమో నమోగ్నిర్వాయు అగ్నిర్వాయుర్వాయురగ్నిర్వాయుస్సూర్యస్సూర్యవాయురగ్నిరగ్నిర్వాయుస్సూర్యవాయుర్వాయుస్సూర్యవషట్ వషట్ సూర్యస్సూర్యవాయుర్వాయుస్సూర్యవషట్ సూర్యవషట్ వషట్ సూర్యస్సూర్యవషట్ స్వాహ స్వాహ వషట్ సూర్యస్సూర్యవషట్ స్వాహ వషట్ స్వాహ స్వాహ వషట్ వషట్ స్వాహ నమో నమ స్వాహ వషట్ వషట్ స్వాహ నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమ ప్రాణః ప్రాణో నమ స్వాహ స్వాహ నమ ప్రాణః ప్రాణ ప్రాణోనమోనమ ప్రాణో వ్యానో వ్యాన ప్రాణో వ్యాన ప్రాణ ప్రాణో వ్యానో పానో పానో వ్యాన ప్రాణ ప్రాణో వ్యానో పానః ప్రాణ ఇది ప్రాణ వ్యానో పానో పానో వ్యానో వ్యానో పానో వషట్ వషడ్ పానో వ్యానో పానో వషడ్ ప్రాణ ఇది వేహన అపానో వషట్ వషడ్ పానో పానో వషట్ స్వాహ స్వాహ వషడ్ పానో పానో వషట్ స్వాహ అపారైత్యపానః వషట్ స్వాహ నమో నమ స్వాహ వషట్ స్వాహ నమ స్వాహ నమో నమ స్వాహ స్వాహ నమోన్నమన్నమ స్వాహ స్వాహ నమోన్నం నమోన్నమన్నం నమోనమోన్నం కృషిర్కృషిరన్నమోనమోన్నం కృషి అన్నం కృషిర్కృషిరన్నమన్నం కృషిర్వృష్టిర్కృషిరన్నమన్నం కృషిర్వృష్టి కృషిర్వృష్టిర్వృష్టిర్కృషిర్కృషిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్కృషిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్వృష్టిర్ పుషట్స్వాహ స్వాహ పుషట్ పుషట్ స్వాహ నమో నమ స్వాహ పుషట్ పుషట్ స్వాహ నమ స్వాహ నమో నమస్వాహ స్వాహ నమః స్వాహ నమః నమః ప్రహాదీర్ధాదే ప్రహాదీర్ ఆదీర్ హాదీర్ సత్పాన్ వ్యాఘ్రేణ సత్పాన్ వ్యాఘ్రేణ అరణ్యాన్ వ్యాఘ్రేణ సత్పాన్ సత్పాన్ వ్యాఘ్రేణ అరణ్యాన్ వ్యాఘ్రేణారణ్యాన్ వ్యాఘ్రేణ వ్యాఘ్రేణారణ్యాన్ పశూన్ పశూనారణ్యాన్ వ్యాఘ్రేణ వ్యాఘ్రేణారణ్యాన్ పశూన్ ఆరణ్యాన్ పశూన్ పశూనారణ్యానారణ్యాన్ పశూన్ శ్యేనేన శ్యేనేన పశూనారణ్యానారణ్యాన్ పశూన్ శ్యేనేన పశువన్ శ్యేనేన శ్యేనేన పశువన్ పశువన్ శ్యేనేన పదత్రిణ పదత్రిణ శ్యేనేన పశువన్ పశువన్ శ్యేనేన పదత్రిణ శ్యేనేన పదత్రిణ పదత్రిణ శ్యేనేన శ్యేనేన పదత్రిణావృష్ణావృష్ణ పదత్రిణ శ్యేనేన శ్యేనేన పదత్రిణావృష్ణ పదత్రిణావృష్ణావృష్ణ పదత్రిణ పదత్రిణావృష్ణ శ్వాన శ్వాన్ వృష్ణ పదత్రిణ పదత్రిణావృష్ణ శ్వాన్ వృష్ణాశ్వాన్ శ్వాన్ వృష్ణావృష్ణాశ్వాషభేణ ఋషభేణ శ్వాన్ వృష్ణావృష్ణాశ్వాషభేణ అశ్వానుషభేణ ఋషభేణ శ్వానుశ్వానుషభేణ గాఘాషభేణ శ్వానుశ్వానుషభేణ గా అషభేణ గాఘాషభేణ ఋషభేణ గావస్తేన వస్తేన గాషభేణ ఋషభేణ గావస్తేన గావస్తేన వస్తేన గాఘావస్తేనాజా అజావస్తేన గాఘావస్తేనాజా వస్తేనాజా అజావస్తేన వస్తేనాజా విష్ణునా విష్ణునాజా వస్తేన వస్తేనాజా విష్ణునా అజావృష్ణినా వృష్ణినాజా అజావృష్ణినా వీరవీర్వృష్ణినాజా అజావృష్ణినా వీ వృష్ణినా వీరవీర్వృష్ణినా వృష్ణినా వీర్బ్రీహిణా వీర్వృష్ణినా వృష్ణినా వీర్బ్రీహిణా బ్రీహిణాన్నాన్యన్నాని బ్రీహిణా బ్రీహిణాన్నాని యవేన యవేనాన్నాని బ్రీహిణా బ్రీహిణాన్నాని యవేన నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ్రోధేన వనస్పతి నమనస్పతి నెగ ఛందాకుంసి గాయత్రియోర్జమోర్జం గాయత్రియా ఛందాకుంసి గాయత్రియా ఛందాకుంసి ఛందాకుంసి గాయత్రియా గాయత్రియా ఛందాకుంసి త్రివృత త్రివృత ఛందాకుంసి గాయత్రియా గాయత్రియా ఛందాకుంసి త్రివృత ఛందాకుంసి త్రివృత త్రివృత ఛందాకుంసి ఛందాకుంసి త్రివృత స్తోమాన్ స్తోమాన్ త్రివృత ఛందాకుంసి ఛందాకుంసి త్రివృత స్తోమాన్ త్రివృతస్తోమాన్ స్తోమాన్ త్రివృత త్రివృత స్తోమాన్ బ్రాహ్మణేన బ్రాహ్మణేన స్తోమాన్ త్రివృత త్రివృత స్తోమాన్ బ్రాహ్మణేన త్రివృత స్తోమాన్ బ్రాహ్మణేన బ్రాహ్మణేన స్తోమాన్ స్తోమాన్ బ్రాహ్మణేన వాచం వాచం బ్రాహ్మణేన స్తోమాన్ స్తోమాన్ బ్రాహ్మణేన వాచం బ్రాహ్మణేన వాచం వాచం బ్రాహ్మణేన బ్రాహ్మణేన వాచం వాచమితి వాచం స్వాహాధిమాధిగ్ర స్వాహ స్వాహాధిమాధీతాయాధీతాయాధిగ్ర స్వాహ స్వాహాధిమాధీతాయ ఆధిమాధీతాయాధీతాయాధిమాధిమాధీతాయ స్వాహ స్వాహాధీతాయాధిమాధిమాధీతాయ స్వాహ ఆదిమిత్యాధిమ్ ఆధీతాయ స్వాహ స్వాహాధీతాయాధీతాయ స్వాహ ఆధీతాయేత్యాధీతాయ స్వాహ స్వాహ స్వాహాధీతమాధీతగ్రస్వాహ స్వాహాధీతం మనసే మనస ఆధీతగ్రస్వాహ స్వాహాధీతం మనసే ఆధీతం మనసే మనస ఆధీతమాధీతం మనసే స్వాహ స్వాహ మనస ఆధీతమాధీతం మనసే స్వాహ ఆధీతమిత్యాధీతం మనసే స్వాహ స్వాహ మనసే మనసే స్వాహ స్వాహ స్వాహ స్వాహ మనో మనస్వాహ స్వాహ మన ప్రజాపతయే ప్రజాపతయే మనస్వాహ స్వాహ మన ప్రజాపతయే మన ప్రజాపతయే ప్రజాపతయే మనో మన ప్రజాపతయే స్వాహ స్వాహ ప్రజాపతయే మనో మన ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వాహ ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ కాయ కాయ స్వాహ ప్రజాపతయే ప్రజాపతయే స్వాహ కాయ ప్రజాపతయ ఇది ప్రజాపతయే స్వాహకాయ కాయ స్వాహ స్వాహకాయ స్వాహ స్వాహకాయ స్వాహ స్వాహకాయ స్వాహ కాయ స్వాహ స్వాహ కాయ కాయ స్వాహ కస్మై కస్మై స్వాహ కాయ కాయ స్వాహ కస్మై స్వాహ కస్మై కస్మై స్వాహ స్వాహ కస్మై స్వాహ స్వాహ కస్మై స్వాహ స్వాహ కస్మై స్వాహ కస్మై స్వాహ స్వాహ కస్మై కస్మై స్వాహ కథమస్మై కథమస్మై స్వాహ కస్మై కస్మై స్వాహ కథమస్మై స్వాహ కథమస్మై కథమస్మై స్వాహ స్వాహ కథమస్మై స్వాహ స్వాహ కథమస్మై స్వాహ స్వాహ కథమస్మై స్వాహ కథమస్మై స్వాహ స్వాహ కథమస్మై కథమస్మై స్వాహ ఆదిత్యాదిత్యై స్వాహ కథమస్మై కథమస్మై స్వాహాదిత్యై స్వాహాదిత్యాదిత్యై స్వాహ స్వాహాదిత్యై స్వాహ స్వాహాదిత్యై స్వాహ స్వాహాదిత్యై స్వాహ అదిత్యై స్వాహ స్వాహాదిత్యాదిత్యై స్వాహాదిత్యాదిత్యై స్వాహాదిత్యాదిత్యై స్వాహాదిత్యై స్వాహాదిత్యాదిత్యై స్వాహ స్వాహాదిత్యై మహ్యై మహ్యాదిత్యై స్వాహ స్వాహాదిత్యై మహ్యై అదిత్యై మహ్యై మహ్యాదిత్యాదిత్యై మహ్యై స్వాహ స్వాహ మహ్యాదిత్యాదిత్యై మహ్యై స్వాహ మహ్యై స్వాహ స్వాహ మహ్యమహ్యై స్వాహాదిత్యాదిత్యై స్వాహ మహ్యై మహ్యై స్వాహాదిత్యై స్వాహాదిత్యాదిత్యై స్వాహ స్వాహాదిత్యై సువర్ణేకాయై సువర్ణేకాయ అదిత్యై స్వాహ స్వాహాదిత్యై సువర్ణేకాయై అదిత్యై సువర్ణేకాయై సువర్ణేకాయ అదిత్యాదిత్యై సువర్ణేకాయై స్వాహ స్వాహ సువర్ణేకాయ అదిత్యాదిత్యై సువర్ణేకాయై స్వాహ సువర్ణేకాయై స్వాహ స్వాహ సువర్ణేకాయై సువర్ణేకాయై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ సువర్ణేకాయై సువర్ణేకాయై స్వాహ సరస్వత్యై సువర్ణేకాయ ఇతి సువర్ణేకాయై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై స్వాహ సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ సరస్వత్యై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై బృహత్యై బృహత్యై సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై బృహత్యై సరస్వత్యై బృహత్యై బృహత్యై సరస్వత్యై సరస్వత్యై బృహత్యై స్వాహ స్వాహ బృహత్యై సరస్వత్యై సరస్వత్యై బృహత్యై స్వాహ బృహత్యై స్వాహ స్వాహ బృహత్యై బృహత్యై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ బృహత్యై బృహత్యై స్వాహ సరస్వత్యై స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై పావకాయై పావకాయై సరస్వత్యై స్వాహ స్వాహ సరస్వత్యై పావకాయై సరస్వత్యై పావకాయై పావకాయై సరస్వత్యై సరస్వత్యై పావకాయై స్వాహ స్వాహ పావకాయై సరస్వత్యై సరస్వత్యై పావకాయై స్వాహ పావకాయై స్వాహ స్వాహ పావకాయై పావకాయై స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ పావకాయై పావకాయై స్వాహ పూష్ణే స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే స్వాహ పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ పూష్ణే స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే ప్రవక్షాయ ప్రవక్షాయ పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే ప్రవక్షాయ పూష్ణే ప్రవక్షాయ ప్రవక్షాయ పూష్ణే పూష్ణే ప్రవక్షాయ స్వాహ స్వాహ ప్రవక్షాయ పూష్ణే పూష్ణే ప్రవక్షాయ స్వాహ ప్రవక్షాయ స్వాహ స్వాహ ప్రవక్షాయ ప్రవక్షాయ స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ ప్రవక్షాయ ప్రవక్షాయ స్వాహ పూష్ణే ప్రవక్షాయేతి ప్రవక్షాయ స్వాహ పూష్ణే పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే నరంధ్రాయ నరంధ్రాయ పూష్ణే స్వాహ స్వాహ పూష్ణే నరంధ్రాయ పూష్ణే నరంధ్రాయ నరంధ్రాయ పూష్ణే పూష్ణే నరంధ్రాయ స్వాహ స్వాహ నరంధ్రాయ పూష్ణే పూష్ణే నరంధ్రాయ స్వాహ నరంధ్రాయ స్వాహ స్వాహ నరంధ్రాయ నరంధ్రాయ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ నరంధ్రాయ నరంధ్రాయ స్వాహ త్వష్ట్రే స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే స్వాహ త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ త్వష్ట్రే స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే దురీపాయ దురీపాయ త్వష్ట్రే స్వాహ స్వాహ త్వష్ట్రే దురీపాయ త్వష్ట్రే దురీపాయ దురీపాయ త్వష్ట్రే త్వష్ట్రే దురీపాయ స్వాహ స్వాహ దురీపాయ త్వష్ట్రే త్వష్ట్రే దురీపాయ స్వాహ దురీపాయ స్వాహ స్వాహ దురీపాయ దురీపాయ స్వాహ త్వష్ట్రే త్వష్ట్రే స్వాహ దురీపాయ దురీపాయ స్వాహ త్వష్ట్రే స్వాహాత్మశ్రే తష్ట్రే స్వాహా స్వాహాత్మశ్రే పురూపాయ పురూపాయ తష్ట్రే స్వాహా స్వాహాత్మశ్రే పురూపాయ తష్ట్రే పురూపాయ పురూపాయ తష్ట్రే తష్ట్రే పురూపాయ స్వాహా స్వాహా పురూపాయ తష్ట్రే తష్ట్రే పురూపాయ పురూపాయ స్వాహా స్వాహా పురూపాయ పురూపాయ స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా పురూపాయ పురూపాయ స్వాహా విష్ణవే పురూపాయేతి పురూపాయ స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే స్వాహా విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా విష్ణవే స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే నిగర్యపాయ నిగర్యపాయ విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే నిగర్యపాయ విష్ణవే నిగర్యపాయ నిగర్యపాయ విష్ణవే విష్ణవే నిగర్యపాయ స్వాహా స్వాహా నిగర్యపాయ విష్ణవే విష్ణవే నిగర్యపాయ స్వాహా నిగర్యపాయ స్వాహా స్వాహా నిగర్యపాయ నిగర్యపాయ స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా నిగర్యపాయ నిగర్యపాయ స్వాహా విష్ణవే నిగర్యపాయేతి నిగర్యపాయ స్వాహా విష్ణవే విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే నిభూయపాయ నిభూయపాయ విష్ణవే స్వాహా స్వాహా విష్ణవే నిభూయపాయ విష్ణవే నిభూయపాయ నిభూయపాయ విష్ణవే విష్ణవే నిభూయపాయ స్వాహా స్వాహా నిభూయపాయ విష్ణవే విష్ణవే నిభూయపాయ స్వాహా నిభూయపాయ స్వాహా స్వాహా నిభూయపాయ నిభూయపాయ స్వాహా ధర్మస్మై ధర్మస్మై స్వాహా నిభూయపాయ నిభూయపాయ స్వాహా ధర్మస్మై నిభూయపాయేతి నిభూయపాయ స్వాహా ధర్మస్మై ధర్మస్మై స్వాహా స్వాహా ధర్మస్మై స్వాహా స్వాహా ధర్మస్మై స్వాహా ధర్మస్మై స్వాహా ధర్మస్మై స్వాహా స్వాహా ధర్మస్మై ధర్మస్మై స్వాహా స్వాహేది స్వాహా దభ్య స్వాహా స్వాహా దభ్యోదభ్య స్వాహా హనోభ్యాగో హనోభ్యాగ స్వాహా దభ్యోదభ్య స్వాహా హనోభ్యాది దతోభ్యా స్వాహా హనోభ్యాగో హనోభ్యాగ స్వాహా స్వాహా హనోభ్యాగ స్వాహా స్వాహా హనోభ్యాగ స్వాహా స్వాహా హనోభ్యాగ స్వాహా హనుభ్యాగ స్వాహా స్వాహా హనుభ్యాగో హనుభ్యాగ స్వాహోష్టాభ్యామోష్టాభ్యాగ స్వాహా హనుభ్యాగ హనుభ్యాగ స్వాహోష్టాభ్యాం హనుభ్యామిది హనుభ్యాగం స్వాహోష్టాభ్యామోష్టాభ్యాగ స్వాహా స్వాహోష్టాభ్యాగ స్వాహా స్వాహోష్టాభ్యాగ స్వాహా స్వాహోష్టాభ్యాగ స్వాహా ఓష్టాభ్యాగ స్వాహా స్వాహోష్టాభ్యామోష్టాభ్యాగ స్వాహా ముఖాయ ముఖాయ స్వాహోష్టాభ్యామోష్టాభ్యాగ స్వాహా ముఖాయ స్వాహా ముఖాయ ముఖాయ స్వాహా స్వాహా ముఖాయ స్వాహా స్వాహా ముఖాయ స్వాహా స్వాహా ముఖాయ స్వాహా ముఖాయ స్వాహా స్వాహా ముఖాయ ముఖాయ స్వాహా నాసికాభ్యాం నాసికాభ్యాగ స్వాహా ముఖాయ ముఖాయ స్వాహా నాసికాభ్యాం స్వాహా నాసికాభ్యాం నాసికాభ్యాగ స్వాహా స్వాహా నాసికాభ్యాగ స్వాహా స్వాహా నాసికాభ్యాగ స్వాహా స్వాహా నాసికాభ్యాగ స్వాహా నాసికాభ్యాగ స్వాహా స్వాహా నాసికాభ్యాం నాసికాభ్యాగ స్వాహా క్షేభ్యాం క్షేభ్యాగ స్వాహా నాసికాభ్యాం నాసికాభ్యాగ స్వాహా క్షేభ్యాం స్వాహా క్షేభ్యాం క్షేభ్యాగ స్వాహా స్వాహా క్షేభ్యాగ స్వాహా స్వాహా క్షేభ్యాగ స్వాహా స్వాహా క్షేభ్యాగ స్వాహా క్షేభ్యాగ స్వాహా స్వాహా క్షేభ్యాం క్షేభ్యాగ స్వాహా కర్ణాభ్యాం కర్ణాభ్యాగ స్వాహా క్షేభ్యాం క్షేభ్యాగ స్వాహా కర్ణాభ్యాం స్వాహా కర్ణాభ్యాం కర్ణాభ్యాగ స్వాహా స్వాహా కర్ణాభ్యాగ స్వాహా స్వాహా కర్ణాభ్యాగ స్వాహా స్వాహా కర్ణాభ్యాగ స్వాహా కర్ణాభ్యాగ స్వాహా స్వాహా కర్ణాభ్యాం కర్ణాభ్యాగ స్వాహా పారే పారే స్వాహా కర్ణాభ్యాం కర్ణాభ్యాగ స్వాహా పారే స్వాహా పారే పారే స్వాహా స్వాహా పారయక్షవ ఇక్షవ పారే స్వాహా స్వాహా పారయక్షవ పారయక్షవ ఇక్షవ పారే పారయక్షవో వార్యేభ్యో వార్యేభ్యక్షవ పారే పారయక్షవో వార్యేభ్య ఇక్షవో వార్యేభ్యో వార్యేభ్య ఇక్షవ ఇక్షవో వార్యేభ్య పక్ష్మభ్య పక్ష్మభ్యో వార్యేభ్య ఇక్షవ ఇక్షవో వార్యేభ్య పక్ష్మభ్య అవార్యేభ్య పక్ష్మభ్య పక్ష్మభ్యో వార్యేభ్యో వార్యేభ్య పక్ష్మభ్య స్వాహా స్వాహా పక్ష్మభ్యో వార్యేభ్యో వార్యేభ్య పక్ష్మభ్య స్వాహా పక్ష్మభ్య స్వాహా స్వాహా పక్ష్మభ్య పక్ష్మభ్య స్వాహా వారే వారే స్వాహా పక్ష్మభ్య పక్ష్మభ్య స్వాహా వారే పక్ష్మభ్య ఇది పక్ష్మభ్య స్వాహా వారే వారే స్వాహా స్వాహా వారయక్ష్మ ఇక్షవో వారే స్వాహా స్వాహా వారయక్ష్మ అవారయక్షమ ఇక్షవో భారే వారయక్షమ పార్యేభ్య పార్యేభ్యక్షవో భారే వారయక్షమ పార్యేభ్య ఇక్షవ పార్యేభ్య పార్యేభ్య ఇక్షవ ఇక్షవ పార్యేభ్య పక్ష్మభ్య పక్ష్మభ్య పార్యేభ్య ఇక్షవ ఇక్షవ పార్యేభ్య పక్ష్మభ్య పార్యేభ్య పక్ష్మభ్య పక్ష్మభ్య పార్యేభ్య పార్యేభ్య పక్ష్మభ్య సహస్రాహ పక్ష్మభ్య పార్యేభ్య పార్యేభ్య పక్ష్మభ్య సహ పక్ష్మభ్య సహ సహ పక్ష్మభ్య పక్ష్మభ్య సహ శీర్ష్ణే శీర్ష్ణే సహ పక్ష్మభ్య పక్ష్మభ్య సహ శీర్ష్ణే అక్ష్మభ్యది పక్ష్మాభ్య సహ శీర్ష్ణే శీర్ష్ణే సహ సహ శీర్ష్ణే సహ సహ శీర్ష్ణే సహ సహ శీర్ష్ణే సహ శీర్ష్ణే సహ సహ శీర్ష్ణే శీర్ష్ణే సహ భ్రూభ్యాం భ్రూభ్యా సహ శీర్ష్ణే శీర్ష్ణే సహ భ్రూభ్యాం సహ అభ్రూభ్యాం భ్రూభ్యా సహ సహ అభ్రూభ్యా సహ సహ అభ్రూభ్యా సహ సహ అభ్రూభ్యా సహ భ్రూభ్యా సహ సహ అభ్రూభ్యాం భ్రూభ్యా సహ లలాటాయ లలాటాయ సహ అభ్రూభ్యాం భ్రూభ్యా సహ లలాటాయ సహ లలాటాయ లలాటాయ సహ సహ లలాటాయ సహ సహ లలాటాయ సహ సహ లలాటాయ సహ లలాటాయ స్వాహ సహ లలాటాయ లలాటాయ సహ మూర్ధే మూర్ధే సహ లలాటాయ లలాటాయ సహ మూర్ధే సహ మూర్ధే మూర్ధే సహ సహ మూర్ధే సహ సహ మూర్ధే సహ సహ మూర్ధే సహ మూర్ధే సహ సహ మూర్ధే మూర్ధే సహ మస్తిష్కాయ మస్తిష్కాయ సహ మూర్ధే మూర్ధే సహ మస్తిష్కాయ సహ మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహ సహ మస్తిష్కాయ స్వాహ సహ మస్తిష్కాయ స్వాహ సహ మస్తిష్కాయ స్వాహ మస్తిష్కాయ స్వాహ సహ మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహ తేజేభ్య తేజేభ్య సహ మస్తిష్కాయ మస్తిష్కాయ స్వాహ తేజేభ్య సహ కేజేభ్య తేజేభ్య సహ సహ కేజేభ్య సహ సహ కేజేభ్య సహ సహ కేజేభ్య సహ కేజేభ్య సహ కేజేభ్య సహ వహాయ వహాయ సహ కేజేభ్య సహ వహాయ సహ వహాయ సహ సహ వహాయ సహ అగ్రీవాభ్యో అగ్రీవాభ్య సహ వహాయ వహాయ సహ అగ్రీవాభ్య సహ అగ్రీవాభ్యోగ్రీవాభ్య సహ సహ అగ్రీవాభ్య సహ సహ అగ్రీవాభ్య సహ అగ్రీవాభ్య సహ సహ అగ్రీవాభ్యోగ్రీవాభ్య సహ అస్కంధేభ్య స్కంధేభ్య సహ అగ్రీవాభ్యోగ్రీవాభ్య సహ అస్కంధేభ్య సహ అస్కంధేభ్య స్కంధేభ్య సహ సహ అస్కంధేభ్య సహ సహ అస్కంధేభ్య సహ సహ అస్కంధేభ్య సహ స్కంధేభ్య సహ సహ అస్కంధేభ్య స్కంధేభ్య సహ కీకరాభ్య కీకరాభ్య సహ అస్కంధేభ్య స్కంధేభ్య సహ కీకరాభ్య సహ కీకరాభ్య కీకరాభ్య సహ సహ కీకరాభ్య సహ సహ కీకరాభ్య సహ సహ కీకరాభ్య సహ కీకరాభ్య సహ సహ కీకరాభ్య కీకరాభ్య సహ పృష్టేభ్య పృష్టేభ్య సహ కీకరాభ్య కీకరాభ్య సహ పృష్టేభ్య సహ పృష్టేభ్య పృష్టేభ్య సహ సహ పృష్టేభ్య సహ సహ పృష్టేభ్య సహ సహ పృష్టేభ్య సహ పృష్టేభ్య సహ సహ పృష్టేభ్య పృష్టేభ్య సహ బాలస్యాయ బాలస్యాయ సహ పృష్టేభ్య పృష్టేభ్య సహ బాలస్యాయ సహేభ్య పృష్టేభ్య సహ బాలస్యాయ బాలస్యాయ సహ సహ బాలస్యాయ సహ సహ బాలస్యాయ సహ సహ బాలస్యాయ సహ బాలస్యాయ సహ సహ బాలస్యాయ బాలస్యాయ సహ పార్శ్వాభ్యాం పార్శ్వాభ్యాం సహ పార్శ్వాభ్యాం పార్శ్వాభ్యాం సహ సహ పార్శ్వాభ్యాం సహ సహ పార్శ్వాభ్యాం సహ సహ పార్శ్వాభ్యాం సహ పార్శ్వాభ్యాగస్వాహ సహ పార్శ్వాభ్యాం పార్శ్వాభ్యాగస్వాహ్యాగుంధాభ్యాగస్వాహ పార్శ్వాభ్యాం పార్శ్వాభ్యాగస్వాహుంధాభ్యాం స్వాహగుంధాభ్యాగుంధాభ్యాగస్వాహ సహ గుంధాభ్యాగస్వాహ సహ గుంధాభ్యాగస్వాహ సహ గుంధాభ్యాగస్వాహ

సదృశాయ సదృశాయ స్వాహ సదృశాయ స్వాహ స్వాహ సదృశాయ స్వాహ సదృశాయ స్వాహ సదృశాయ స్వాహ సదృశాయ స్వాహ సదృశాయ స్వాహ సదృశాయ స్వాహ స్వాహ సదృశాయ సదృశాయ స్వాహ విషదృశాయ విషదృశాయ స్వాహ సదృశాయ సదృశాయ స్వాహ విషదృశాయ సర్వస్మై అనురూపాయేత్యనురూపాయ సహావన్నేభ్యో వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్నేభ్యస్వన్ పరిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ స్వాహ స్వాహ పరిశిష్టాయ స్వాహ స్వాహ పరిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ స్వాహ పరిశిష్టాయ స్వాహ స్వాహ పరిశిష్టాయ పరిశిష్టాయ స్వాహ ప్రగమశిష్టాయ ప్రగమశిష్టాయ స్వాహ పరిశిష్టాయ పరిశిష్టాయ స్వాహ ప్రగమశిష్టాయ పరిశిష్టాయ పరిశిష్టాయ స్వాహ ప్రగమశిష్టాయ ప్రగమశిష్టాయ స్వాహ స్వాహ ప్రగమశిష్టాయ స్వాహ స్వాహ ప్రగమశిష్టాయ స్వాహ స్వాహ ప్రగమశిష్టాయ స్వాహ ప్రగమశిష్టాయ స్వాహ స్వాహ ప్రగమశిష్టాయ ప్రగమశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ వచ్చిష్టాయ స్వాహ ప్రగమశిష్టాయ ప్రగమశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ ప్రగమశిష్టాయ సంశిష్టాయ స్వాహోచ్ఛిష్టాయోచ్ఛిష్టాయ స్వాహ స్వాహోచ్ఛిష్టాయ స్వాహ స్వాహోచ్ఛిష్టాయ స్వాహోచ్ఛిష్టాయ స్వాహ ఉచ్ఛిష్టాయ స్వాహ స్వాహోచ్ఛిష్టాయోచ్ఛిష్టాయ స్వాహరిక్తాయ స్వాహోచ్ఛిష్టాయోచ్ఛిష్టాయ స్వాహరిక్తాయ ఉచ్ఛిష్టాయేత్యదోచ్ఛిష్టాయ స్వాహరిక్తాయరిక్తాయ స్వాహ స్వాహరిక్తాయ స్వాహ స్వాహరిక్తాయ స్వాహ స్వాహరిక్తాయ స్వాహ రిక్తాయ స్వాహ స్వాహరిక్తాయరిక్తాయ స్వాహరిక్తాయరిక్తాయ స్వాహరిక్తాయరిక్తాయ స్వాహరిక్తాయ సహారికాయారికాయ స్వాహ సహారికాయ స్వాహ సహారికాయ స్వాహ సహారికాయ స్వాహ హరికాయ స్వాహ సహారికాయారికాయ స్వాహ ప్రరికాయ ప్రరికాయ సహారికాయారికాయ స్వాహ ప్రరికాయ స్వాహ ప్రరికాయ ప్రరికాయ స్వాహ స్వాహ ప్రరికాయ స్వాహ స్వాహ ప్రరికాయ స్వాహ స్వాహ ప్రరికాయ స్వాహ ప్రరిక్తాయ స్వాహ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ రఘురిక్తాయ రఘురిక్తాయ స్వాహ ప్రరిక్తాయ ప్రరిక్తాయ స్వాహ రఘురిక్తాయ హరిక్తాయే ప్రరిక్తాయ స్వాహ రఘురిక్తాయ రఘురిక్తాయ స్వాహ స్వాహ రఘురిక్తాయ స్వాహ స్వాహ రఘురిక్తాయ స్వాహ స్వాహ రఘురిక్తాయ స్వాహ రఘురిక్తాయ స్వాహ స్వాహ రఘురిక్తాయ రఘురిక్తాయ స్వాహోద్రిక్తాయోద్రిక్తాయ స్వాహ రఘురిక్తాయ రఘురిక్తాయ స్వాహోద్రిక్తాయ సగోరిక్తాయోద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయ స్వాహ ఉద్రిక్తాయ స్వాహ స్వాహోద్రిక్తాయోద్రిక్తాయ స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహోద్రిక్తాయోద్రిక్తాయ స్వాహ ధర్మస్మై ఉద్రిక్తాయేత్యుదోదృక్తాయ స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ ఇది సప్తమకాండే తృతీయ ప్రపాఠకస్య గణపాఠ సమాప్తః